పిట్ట దూటిలో నిగువ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. ఎవరే ఎవరే పిలిచేది, నేనెట్టా ఎట్టా పలికేది. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట దూటిలో నిగువ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే. ఎవరో ఎవరో తెలియదే, నేనెట్ట ఎట్టా పిలిచేదే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలో నిగువ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలో నిగువ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే. బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు నీకే ఉంచా నేను పోకిరి. చక్కంగా ముందుకొచ్చి సందేళ విందులిస్తే కాదంటానా జతరా మరి. నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట దూటిలో నిగువ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. గంట మోగిల్చమంటే ఎట్టాగమ్మో గౌరమ్మో. జంట బాణాలు దూసి ఇట్టా రెట్టిస్తే నన్ను వేగేదెట్టమ్మయ్యో. గోరింక గూటి ముందు చిలకమ్మ చిందులేసి ఆడిందంటే అర్థమేమిటో. మందార పువ్వు మీద మురిపాల తుమ్మి దొచ్చి వాలిందంటే తీరాలి. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలో నిగువ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. ఎవరే ఎవరే పిలిచేది, నేనెట్టా ఎట్టా పలికేది. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలో నిగువ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే. ఎవరో ఎవరో తెలియదే, నేనెట్టా ఎట్టా పిలిచేదే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలో నిగువ పిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలో నిగువ పిట్ట నక్కి నక్కి దాగే వారి పేరు చెప్పవే.